18 కర్మాది సాక్షిణి సం భా కర్మాది సాక్షిణి కర్మ ఆదహ ఏషాం తాని కర్మాదిని ఉపాసన యోగ శ్రవణ మనన నిధిధ్యాసనాని తేషాం సాక్షిణి అసంబంధి ద్రష్టి సాక్షి చేత ఇతి శ్రుతేహ జగ అథవా కర్మాదేహ సాక్షిభూతాః జీవనిష్టాః తదనాశ్రయతయ ఆత్మదర్శన సాధనాని సృజ్యమాన దుపాదానభూతాని యస్యాః సా తథా ఓం కర్మాది సాక్షిణ్యే నమః మనన ఆం వి కర్మాదులకనగా సైదిక కర్మానుష్ఠానము ఉపాసనము యోగాభ్యాసము వేదాంత మహావాక్య శ్రవణ నిధ్యాసనాదులకు సాక్షిభూతయే అనగా సంగరహితముగా జూచునవై వర్తిలిచుండునుగావున పరమేశ్వరి కర్మాది సాక్షినీయను స్వస్వరూప పరిచాయక నామముతో నిరాజిల్లుచుండును. సాక్షి చేసా యను శృతువచనము చిచ్చక్తి యగు పరమేశ్వరి సాక్షిమాత్ర చైతన్యస్వరూపిణి యని చెప్పుచున్నది. 63 రగ్రంథ రత్నావళి శంకర ఆత్మ అథవా సాక్షిమాత్రములు జీవనిష్టములు నైన కర్మాదులు తత్ఫలాభిసంధి రహితములగుట వలన అవి ఆతదర్శన సాధసములు అనగా స్వరూప సాక్షాత్కార సాధనములు సూజ్యమాన జగత్తుకు ఉపాదాన భూతములుగా గలదగుట వలన ఆ జగన్మాత కర్మాది సాక్షిణి యని సంకీర్తిత ఎగుచున్నది.